సూర్యకాంతి పుస్తకం 6వ భాగం. సుమారుగా ఇదే సమయంలో జోల్లాగా ఏ రకమైన ఖచ్చితమైన కొలతలు నిర్వహించకుండానే ఇతర శాస్త్రజ్ఞులు కూడా ఇలాంటి భావాలనే వ్యక్తపరిచారు. ఉదాహరణకి 1842లో జూలియస్ రోబర్ట్ మేయర్ అనే జర్మన్ డాక్టరు ఇలాగే చెప్పాడు. జోల్ కానీ మేయర్ కానీ అంత పేరుగాంచిన శాస్త్రజ్ఞులు కాకపోవడం వలన ఎవరూ వీరి మాటల్ని పెద్దగా లక్ష్యపెట్టలేదు. క్రీస్తు శకం 1847లో హెర్మన్ వాన్ హెల్మ్హోల్ట్జ్ అనే ప్రఖ్యాత జర్మనీ శాస్త్రజ్ఞుడు కూడా జోల్ చెప్పిన సిద్ధాంతాలనే నిర్ధారించాడు. హెల్మ్హోల్ట్జ్ మాటలు మాత్రం అందరూ విన్నారు. సాధారణంగా శక్తి నిత్యత్వ నియమాన్ని హెల్మ్హోల్ట్జ్ మనకి పరిచయం చేశాడు అంటారు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని ఒక రూపం నుండి వేరొక రూపంలోనికి మార్చవచ్చు లేదా ఒక చోటు నుండి వేరొక చోటికి ప్రసారం చేయవచ్చు. కానీ శక్తిని సృష్టించడం కానీ లేదా నాశనం చేయడం కానీ చేయలేము. అందుకే ఈ ప్రపంచం యొక్క మొత్తం శక్తి ఎప్పుడూ మారదు, స్థిరంగానే ఉంటుంది. అయితే శక్తి నిత్యత్వ నియమాన్ని కనుక్కున్న ఘనతలో జోల్ మరియు మేయర్లకు కొంత పాలు దక్కినా అందులో అధిక భాగం న్యాయంగా హెల్మ్హోల్ట్జ్కి దక్కాలేమో. దానికి కారణం శక్తి నిత్యత్వ సూత్రాన్ని ప్రతిపాదించడమే కాకుండా అతడు ఓ ముఖ్యమైన ప్రశ్న వేశాడు. శక్తి నిత్యత్వ నియమం నిజమే అయితే ఎప్పుడైనా ఏదైనా పని జరిగిందంటే దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచించాలి. కదిలే యంత్రాలలో ఉండే శక్తి నీటి ఆవిరి నుంచి వచ్చి ఉండవచ్చు. నీటి ఆవిరికి శక్తి అగ్గిమంట నుంచి వస్తే అగ్గిమంటలోని శక్తి ఇంధనం నుంచి వచ్చింది. కానీ ఇలా అయితే ఇంధనంలోని శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చెక్కే కనుక ఇంధనం అయితే దీనిలోని శక్తి చెట్లు లేదా మొక్కల నుంచి ఏర్పడింది. చెట్లు పెరగడానికి సూర్యకాంతిలోని శక్తి వినియోగించబడింది. ఇంధనమే కనుక బొగ్గు అయితే దీనిలోని శక్తి కొన్ని 100 మిలియన్ సంవత్సరాలుగా చెక్క అవశేషాలలో ఉన్నది అవుతుంది. అంతేకాక ఈ చెక్క సౌరశక్తి సహాయంతో ఏర్పడింది. ఇంధనమే గనక చమురు అయితే దీనిలోని శక్తి సూక్ష్మక్రిముల అవశేషాల ద్వారా ఏర్పడింది. ఈ సూక్ష్మక్రిములు చిన్న చిన్న మొక్కలను తిని శక్తిని పొందుతాయి. ఈ మొక్కలు సూర్యకాంతి నుండే శక్తిని పొందుతాయి. అయితే కొన్నిసార్లు ఇంధనం ఏది మండకుండానే శక్తి ఏర్పడుతున్నట్లు అనిపిస్తుంది. ఏ విధమైన ఇంధనం కూడా మండినట్లు మనం చూడనప్పటికీ విద్యుత్ దీపం కాంతిని మరియు వేడిని ఇస్తుంది. ఇంకా ఏమిటంటే స్విచ్ ఆన్ చేసి ఉన్నంతసేపు కాంతిని వేడిని ఇస్తూనే ఉంటుంది. మరి దీనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్తగా గమనిస్తే ఈ శక్తి విద్యుత్ని ఉత్పత్తి చేసే విద్యుత్ జనరేటర్ నుంచి వచ్చింది అని కనుక్కోగలం. అయితే విద్యుత్ జనరేటర్కి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా మండే ఇంధనం వలన జనరేటర్కి శక్తి వస్తుంది. ఒకవేళ ఇంధనమే గనక పూర్తిగా అయిపోతే విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. విద్యుత్ కాంతి మరి ఉండనే ఉండదు. విద్యుత్తో పనిచేసే వస్తువులన్నీ ఆగిపోతాయి. కానీ ఇంధనానికి శక్తి సూర్యకాంతి నుంచి వస్తుంది. కొన్ని విద్యుత్ జనరేటర్లు అసలు ఇంధనాన్నే ఉపయోగించవు. ఈ జనరేటర్లు ఎత్తు నుంచి పడే నీటి యొక్క శక్తిని ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. దీనికి ఎత్తు నుంచి జారిపడే నీటిని కానీ లేదా వేగంగా ప్రవహించే నదులలోని నీటిని కానీ ఉపయోగిస్తారు. కానీ ఈ నీటికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?